మిరాకల్ జరిగి లైఫ్ ఎట్టన్నా ఎందులే ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ ఎందులే ఎల్లాపిల్లం మిరాకల్ జరిగి లైఫ్ ఎట్టన్నా ఎందులే ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ ఎందులే లవ్ లవ్ మిరాకల్ జరిగి లైఫ్ టర్న్ అయ్యిందిలే ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ అయ్యిందిలే ఎగిరి పడుతున్న కరటన్నా అదిరి పడుతోంది వయసు ఇంద్రధన సంకివయ్యారా ఎదుట నిలిచిందనా ఎవ్వరు నాకు లేరంటే కాదు అంటోంది మనసే ఎదురుగా ఉన్న ఈ శిల్పం సొంతమయ్యిందనా పంచదారంటి పెదవుల్లో పలుకులే అందుకున్నా పంచుకుంటున్న ప్రేమల్లో వదిలిసే పాడనా ఊహకే మించి లోతుల్లో ఉప్పెనే పొంగుతున్నా ఊపిరే అందదంచుల్లో ఉరకలే వెయ్యనా అడుగు వేస్తున్న అడుగు తీస్తున్న తలపు నీదేనా వర్ణాల వెలుగుల్లో జాబిలే నన్ను పిలిచే వేద మంత్రాల వేళల్లో ఒక్కటవ్వాలనా నీలి మేఘాల నీడల్లో మెరుపుల నన్ను కలిసే నిత్య వాసంత మాసల్లా వెంట ఉండాలనా కోటి స్వప్నాల ఎదవీణ పేరు పలికింది లోన మౌన రాగాల శృతిలోన మదిని తెలిపిందనా దేని అందాల నదిలోన అమృతాలందుకోన తేలిపోతున్న హృదయాన్ని నేల ఖేదించన చేయి అందించి ప్రేమ కురిపించి గుండెలో నిండనా లవ్ లవ్ మిరాకల్ జరిగి లైఫ్ కన్నా ఎందులే ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ అయ్యిందిలే ఓ ఓ లా లా లా లా లా యే ఏ యో